పది. మంకి చరిత్ర. పూర్వం ఒకప్పుడు మీ తాతగారైన అజమహారాజు నన్ను రమ్మని ధ్యానమార్గంలో పిలిచాడు. ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను. నేను అతని కోసం ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది. అడవి కొన్ని చోట్ల నిర్మానుష్యంగానూ, కొన్ని చోట్ల మంచుమయంగానూ, కొన్ని చోట్ల తట్టుకోలేనంత ఎండగానూ ఉంది. నేను ఆ ఎండ ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక బాటసారి కనిపించాడు. అతను ఆ ఎండను తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాడు. అందువల్ల అతను, ఆ దగ్గరలో ఏదైనా బోయపల్లి దొరుకుతుందేమో, అక్కడ కాస్తంత విశ్రాంతి దొరుకుతుందేమో అనే అన్వేషణలో ఉన్నాడు. ఆ బాటసారిని చూసేసరికి అతనొక సద్బ్రాహ్మణుడని, అనుష్ఠానాలు తీవ్రంగా చేసి శరీరాన్ని కూసింపచేసుకున్నవాడని నాకర్థమైంది. అందువల్ల అతని మీద జాలి కలిగి అతనొక బోయపల్లిలోకి ప్రవేశించబోయే సమయంలో వెనక్కు పిలిచి ఇలా అన్నాను. ఎడారి బాటల తీరు తెన్నులు తెలియని మిత్రమా, నీకు స్వాగతం. తప్పుదారి పట్టిన బాటసారి, విశ్రాంతి కోసం విరుద్ధ ప్రాంతాలకు పోతున్నావే? ఉప్పునీళ్లు త్రాగితే దాహం తగ్గుతుందా? మంచి గ్రామాలన్నీ ఉత్తర దక్షిణాలలో వెనుక ఉండగా అవన్నీ వదిలేసి ఇప్పుడీ కిరాత గ్రామంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నావ్? ఇక్కడ ఉండే కిరాతులు క్రూరులు, వీరికి వివేక విచారాలంటే పడవు. కొత్త వాళ్లను హింసించటమే వీరికి క్రీడ అని నేను ఊహించినట్లుగానే అతను నా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి ఇలా అన్నాడు. బాటసారి మహాత్మా, ఎవరు మీరు? మిమ్మల్ని పరిశీలించి చూస్తుంటే మీరు జ్ఞానస్వరూపులాగా ఉన్నారు, పరమానంద పరిపూర్ణులుగా ఉన్నారు. ఈ పరిసరాలే మీకు అంటుతున్నట్లు లేదు. మీరు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలరేమో అనిపిస్తోంది, అయినా మీకలాంటి సంకల్పాలు ఉన్నట్టు లేవు. మీరు నామీద కరుణతో ఏదో నర్మగర్భంగా మాట్లాడుతున్నారనిపిస్తోంది. నా పేరు మంకి, నేను బ్రాహ్మణుణ్ణి, మాది శాండిల్య గోత్రం. మీరు చెప్పినట్లుగానే నేను ఉత్తరాయణ దక్షిణాయన మార్గాలలో కర్మోపాసనలు చేశాను, అయినా విశ్రాంతి లభించలేదు. ఆ తపన తట్టుకోలేక తీర్థయాత్రలు చేసి తిరిగి వస్తున్నాను. ఇంటికి వెళ్లాలని లేదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఇలాంటి దశలో మహాత్ములైన మీ దర్శనం లభించింది. మహాత్ములు అకారణ కరుణామయులు కనుక మీరు నాకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించండి. నేను ఎంతో విచారణ చేశాను, అయినా నాకు దోహకం పోకుండా ఉంది. స్వీయ విమర్శ ఎంత ఉన్నా గురుపదేశం లేనిదే తత్వం పట్టుపడదని నాకు అర్థమవుతోంది. మీరు గురువై నన్ను ఉద్ధరించండి. వశిష్ఠుడు, ఓ బాటసారి, నన్ను వశిష్ఠుడంటారు. ఆకాశమే నా ఇల్లు. అజమహారాజుగారు యాగానికి పిలిస్తే బయలుదేరి వెళ్తున్నాను. దారిలో నువ్వు తగిలావు. నువ్వు వైరాగ్య సాధన చేసినవాడివని నిన్ను చూస్తేనే తెలుస్తోంది. ఇంతకు నువ్వు సంసారాన్ని ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నావ్? ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నావ్? కొంచెం వివరంగా చెప్పు. రామ, నా పేరు వినేసరికి మంకి బ్రాహ్మణుడు ఆనంద భాష్పాలు రాలుస్తూ నా కాళ్లమీద పడి నమస్కరించి ప్రపంచం యొక్క నిస్సారత్వాన్ని, సాంసారిక జీవుల అల్పత్వాన్ని, భౌతిక సుఖాల దోహకమయత్వాన్ని వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించి చివరికి ఇలా అన్నాడు. మంకీ మహాత్మా, సరియైన సద్గురువు లభిస్తే మోహం తక్షణమే పటాపంచలవుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. నా అదృష్టం వల్ల తమ దర్శనం లభించింది. నా అజ్ఞానాన్ని, మోహాన్ని, దోహకాన్ని తొలగించగల తత్వోపదేశం చేయండి. ఆయసరు 18. వశిష్ఠుడు, మంకీ, ఈ సంసారంలో ఉండే అనర్థాలన్నీ చక్కగా వర్ణించావు. అవన్నీ పోవాలంటున్నావ్. అవి పోవాలంటే వాటి మూల కారణమేమిటో తెలియాలి. సంవేదనం భావనం చ, వాసన కలనేతి చ, అనర్థాయేహ శబ్దార్థో విగతారో విజృంభతే నీ డొట్. సర్గా 25 స్లో 1. ఆ మూల బీజాలు 4. 1. సంవేదనం అంటే ఇంద్రియాలతో విషయానుభావం. 2. భావనం అంటే గడిచిన విషయాలను మళ్లీ మళ్లీ నెమరువేసుకోవటం. 3. వాసన అంటే పై చెప్పిన భావన వల్ల మనస్సులో ఆయా విషయాల ముద్రలు, సంస్కారాలు పడటం. నాలుగు ఉకలన అంటే పై వాసనల వల్ల ఆఖరికి మరణ సమయంలో కూడా ఆయా విషయాల స్మృతులు వెంటపడటం. ఈ నాలుగింటిలోనూ చివరి రెండింటికి మొదటి రెండు కారణాలు. అంచేత ఆ సంవేదన భావనలే మరింత ముఖ్యమైనవి. ఈ నాలుగు బీజాల్లోనూ వాసనా కలనలను నువ్వు ఏమీ చేయలేవు. ఆపగలిగితే సంవేదన భావనలనే ఆపాలి. అందుకనే వివేకవంతులు విషయాలలో ఉన్న దోషాలనే ఎల్లప్పుడూ భావన చేస్తూ ఉంటారు. అంతేగాక తాము బ్రహ్మస్వరూపులమని గూడా భావన చేస్తూ ఉంటారు. ఈ రెండు భావనల వల్ల వాళ్లకు సంవేదనం తగ్గుతుంది. అందువల్ల వాసనా కలనలు గూడా తగ్గుతాయి. సామాన్య సంసారుల విషయంలో పూర్వవాసనలే ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. వాసనలే శుద్ధ చైతన్యాన్ని వాళ్లు గుర్తించకుండా చేస్తూ ఉంటాయి. ఈ వాసనల వల్లే దేహేంద్రియాదుల కంటే భిన్నంగా చిద్రూప పరమాత్మ అనేవాడు లేనే లేడనే భ్రాంతి వారికి కలుగుతూ ఉంటుంది. ఈ భ్రాంతినే అవిద్య అంటారు. దీనికి ఆది లేదు. ఈ అవిద్య రెండు రకాలు. ఒకటి అసత్వాపాదకం అంటే ఆత్మ లేదనే భావాన్ని కలిగించే విద్య. రెండు అభానాపాదకం అంటే ఆత్మ నాకు కనిపించడం లేదనే భావాన్ని కలిగించే అవిద్య. ఈ రెండు రకాల అవిద్యలకు కూడా రెండు శక్తులున్నాయి. ఒకటి ఆవరణ శక్తి అంటే ఉన్న సత్యవస్తువును కనిపించకుండా కప్పివేసే శక్తి. రెండు విక్షేప శక్తి అంటే సత్యవస్తువు స్థానంలో మరో లేనిపోని వస్తువును చూపించే శక్తి. వీటిలో విక్షేప శక్తిని ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ అవిద్యనే భ్రమ అంటారు. ఆవరణ శక్తి ప్రధానంగా ఉన్న అవిద్యను అవిద్య అనే అంటారు. అవిద్య భ్రమలు రెండు కలిసి ఈ సంసారాన్ని కల్పిస్తాయి. కనుక అవిద్యా భ్రమలను తొలగించుకుంటే సంసారం తొలగిపోతుంది. అది తొలగిపోతే మిగిలేది శుద్ధ పరమాత్మే. ఈ దృష్టి స్థిరపడితే కనిపించే ప్రపంచమంతా చిన్మాత్రమే. ఆయసరు 19. మంకీ ఈ ప్రపంచం జడచేతనాల మిశ్రమభావం అనకూడదా. చెక్కకు లక్క అతుక్కుపోతే ఒకటిలాగానే కనిపిస్తుంది. అంతమాత్రంచేత ఆ రెండూ ఒకటైపోతాయా? వశిష్ఠుడు లక్క చెక్కలు ఎంత బాగా అతుక్కున్నా వాటిని విడదీసి చూడవచ్చు. కాని ప్రపంచంలో అధిష్టానంగా ఉన్న చైతన్యాన్ని విడదీస్తే ఇక అక్కడ జడమే లేదు. కదలిక అనే గుణాన్ని తీసివేస్తే ఇక వాయువే లేదు. చిత్ జడాల పరిస్థితి కూడా అంతే. కనుక దృశ్యమంతా చిన్మాత్రమే అని చెప్పక తప్పదు. సత్యం ఇదై ఉండగా జీవుడు కొన్ని పదార్థాల మీద నేను అనే అభిమానాన్ని తెచ్చుకుంటున్నాడు. అంటే నువ్వు అని పిలువదగనదాన్ని నేను అని పిలిచేస్తున్నాడు. ఈ అహంభావమే బంధం. అనహంభావమే దానికి విరుగుడు. అంటే అనహంభావమే ముక్తి. అనహంభావం రావాలంటే ఆత్మ చిన్మాత్ర స్వరూపమనే తత్వం గట్టిగా పట్టుబడాలి. కాని ఆత్మతత్వాన్ని గురించి అనేక మంది వాదులు అనేక రకాలుగా ప్రతిపాదనలు చేస్తున్నారు. కొందరు చిత్తు వేరు, జడం వేరు, అయినా ఆ రెంటికి ఏకత్వాన్ని సాధించుకోవాలి ఇత్యాదిగా వాదిస్తున్నారు. ఇవన్నీ వాళ్ల జన్మాంతర వాసనల చేత వచ్చిన ఊహలే. అసలైన దారి శృతి మార్గమే. కనుక ఓ మంకీ, నువ్వు అలాంటి దుర్వాదాల వలలో పడబోకు. పడ్డావా నీకిక సంసారం తప్పదు. చెప్పినదాని సారాంశమే మళ్లీ చెబుతున్నాను. పూర్వకర్మచేత కలిగిన భావన వల్లే ప్రపంచం ఏర్పడుతోంది. ఈ దుర్భావన పోవాలంటే వివేకపూర్వకంగా తత్వదర్శనం చేయాలి. తత్వదర్శనం అంటే కేవలం శాస్త్ర శ్రవణం కాదు. మనస్సులో గూడు కట్టుకున్న కోరికలన్నీ తొలగాలి. అప్పుడే సంసారం పరిపూర్ణంగా ఉపశమిస్తుంది. రామ, నేనీ విధంగా వివరించి ఉపదేశించేసరికి మంకీ మహాశయుడికి మనస్సులో గూడుకట్టుకుని ఉన్న మోహమంతా అక్కడికక్కడే అంతరించిపోయింది. ఆ తరువాత అతను కర్మ ప్రవాహ ఫలితంగా వచ్చిపడుతున్న కార్యాలను చేసుకుంటూ ప్రశాంతుడై తత్వజ్ఞాన ప్రధానుడై జీవించాడు. ఆ తరువాత 100 సంవత్సరాలకు అతనికి నిర్వికల్ప సమాధి కుదిరింది. అతను ఇప్పటికీ ఒక కొండమీద శిలా ప్రతిమలాగా సమాధిలోనే ఉన్నాడు. సమాధి అంటే స్తబ్దత్వం అనుకోకు. పిలిస్తే పలుకుతాడు, లేకపోతే ఇక బాహ్య దృష్టి లేనే లేదు. అది అతని స్థితి. రామ, నువ్వు కూడా అలాంటి స్థితి కోసం ప్రయత్నించు. గమని మనం సంగ్రహంగా చెప్పుకున్న ఈ మంకీ చరిత్ర చెప్పడానికి వాల్మీకి మహర్షి 23 నుంచి 26 దాకా 4 సర్గలు తీసుకున్నాడు. ఆ తరువాత వశిష్ఠుడు మళ్లీ తన బోధను కొనసాగించాడు.